Dum cha um um um. Dum cha um um um. Vatsaya rauda neeli kala rangulo chadandi maava. Dum cha um um um. Vatsaya rauda neeli kala rangulo chadandi maava. Vachi vachi aadi paadi illa manadali kistadandi gova. Idu mudugani pettadante mota. మన్మధుడు కళ వెడికి తాత అమ్మో మన్మధుడు కళ వెడికి తాత అమ్మో మన్మధుడు కళ వెడికి తాత మల్లమ్మ పుల్లమ్మ బుల్లెమ్మ బుచ్చమ్మ ఏడేడో ఉన్నారమ్మో రా జానల్లోడితో ఊరే దాటిందే అరే తాజాతో జాతల్లోడి కెత్తల్లే అయిందే గిరిజాకుళ్ళల్లోనే గస్తీ కాసిందే కానీ జోడి అడ్డులనే లెక్క మోడైపోయిందే అరరే అందమిలా మందలుగా చిందిల్లా డోతే ఇక మీ సోకులకే తోకలని తెంపుతుండానే చెరుకు ముక్కలాంటి సిలిపి సింగారి నన్ను గిచ్చి గిచ్చి గిరేసింది గుండెల్ల దూరి తలుగు సుక్కలాంటి సురుకు వయ్యారి దీని వాళ్ళు చెడా చేసేసింది నాపై సవారి పట్ట పట్టు నేలల్లోనా చెరువుల్లోనా గుట్టల్లోనా ఇల్లు కట్టి పారేస్తుంటే రాలే మనం తినాలి ఒక పెద్దరికి నేడు గొడవ గొడవ పడే మనం ఒకటిగా మొక్కామంటే వరుణ దేవుడు రావాలి కాసు పోసు అన్ని కలసు నువ్వు సచ్చాక మోగును పట్టాసే పేరు పరువు పోతే రాబోదు ఉడికించిన గుడ్డు అమ్మే తల్లే కాబోదు నన్ను గిచ్చి గిచ్చి గిరేసింది గుండెల్ల దూరి తలుకు చుక్కలాంటి దొరుకు అయ్యారి దీని వాళ్ళు చెడా చేసేసింది నా పైస వారి పోయి పంచే కట్టి పెల పెల పెడుగులాగా పట్నం నుండి వచ్చాడే తటి పండు బీచ్ మదిరి నిలిచినట్టి చుట్టు తోటి పిల్లలకి పాలు దగ్గ వచ్చేసాడి పోచాడు పుల్లా మరచిన అమ్మమ్మా పళ్ళి ములిపించమ్మా రాగి జొన్న సెట్స మానేసి నువ్వు పిచ్చా తింటే ఏమోస్తుందో చెప్పమ్మా నన్ను గిచ్చి గిచ్చి గిరేసింది గుండెల్లో దూరి తడుకు సుక్కలాంటి సురుకు వయ్యారి దీని వాళ్ళు చెడసేసింది నా పైస బారి మన జానల్లోనితో ఊరే దాటిందే అరే తాజా తాజా తల్లోనికే తల్లి అయిందే గిరిజా కుళ్ళల్లోనే గస్తీ కాసింది.